65 నియతి పురుష ప్రయత్నము రెండు కలిపితే ఈశ్వర సంకల్పం. రాముడు కానీ గురుదేవ మోక్షం కోసం తీవ్ర ప్రయత్నం చేసేవారి విషయంలో మీరు చెప్పింది నిజమే కావచ్చు. అంతంత మాత్రంగా కృషి చేసే మధ్యరకం వాళ్ల మోక్ష ప్రయత్నాలన్నీ ఎప్పటికప్పుడు సుడిగాలికి కొట్టుకుపోయినట్టు పోతూనే ఉంటాయి కదా. ఇక వాళ్లకు మోక్షం ఎలా వస్తుంది? వశిష్ఠుడు ప్రయత్నమంటూ ప్రారంభిస్తే క్రమంగా ఆ సంస్కారం యొక్క బలం పెరుగుతుంది, ఒకనాటికి వేగం పుంజుకుంటుంది. కాని వారు కూడా క్రమంగా కూషిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. రాముడు, గురుదేవ విషయం అర్థమైంది. ఈ దేహం మీద నేను అనే భ్రాంతి కలగటానికి యోగ్యమైన కారణం లేదు, అయినా కలుగుతోంది. పరమాణుగర్భంలో విశాలమైన బ్రహ్మాండం ఉండేందుకు యోగ్యమైన కారణం లేదు, అయినా మనస్సు యొక్క గర్భంలో ప్రపంచం కనిపిస్తోంది. అలాగే క్షణకాలం యొక్క గర్భంలో వేల వేల సంవత్సరాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఒకటే కారణం భ్రాంతి. భ్రాంతి, భ్రాంతి, మరి ఈ భ్రాంతికి కారణం ఏమిటి? క్రమం ఏమిటి? ఆన్సర్ 93. వశిష్ఠుడు, రామ ఒక్క మాటలో చెప్పాలంటే భ్రాంతికి కారణం లేదు. ప్రపంచంలో భ్రాంతులు చాలా ఉన్నాయి. వాటి గురించి ఆ భ్రాంతి కలుగుతుందో అలాంటి పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. కాని ఆ పదార్థాలను ఏ జ్ఞానం ద్వారా జీవుడు తెలుసుకుంటున్నాడో ఆ జ్ఞానం మాత్రం ఒకే ఒకటి. దానిలో ఏ రకమైన భేదమూ లేదు. ఇలాంటి భేదం లేని జ్ఞానమే ఈ భ్రాంతులన్నింటికీ అధిష్ఠానంగా ఉన్న బ్రహ్మ. కాగా ఆ బ్రహ్మ బంగారం లాంటిది. భ్రాంతి వల్ల కనిపించే పదార్థాలు గాజు, గొలుసు లాంటివి ఎప్పటికప్పుడు పాత సంస్కారమే కొత్త భ్రాంతికి కారణం. ఈ భ్రాంతి పరంపరకు ఆది లేదు. కనుక కారణాన్వేషణకు అంతు దొరకటం సాధ్యం కాదు. కనుకనే వాసనలకు నిలయమైన మనస్సు ఉన్నంతవరకు ప్రపంచ పరంపర ఉంటుంది. అభ్యాసబలంచేత మనస్సును తొలగించుకుంటే ప్రపంచ పరంపర మొత్తం ఒక్కసారిగా తొలగిపోతుంది అని నేను నీకు ఇదివరకే చెప్పాను. ఇక భ్రాంతికి క్రమం ఏమిటి అని అడిగావు. ప్రపంచ వస్తువులు సత్యవస్తువులైతే వాటికి క్రమం ఉంటుంది, అవి అసత్యవస్తువులైతే వాటికి క్రమంతో పనేమిటి? అద్దంలో ఎన్ని అడవులనైనా సమావేశపరచవచ్చు. ఇది అంతే అహం మయి పద్మజభావన చిత్ సంకల్పభేదాద్వితనోతి విశ్వం అంతర్ముఖేవానో భవత్యనంత నిమేషకోట్యంశ విధౌ యుగాంతం ఉడొట్ప్రడొట్స 61 స్లో 38. రామ, మాయ గురించి ఏం చెప్పమంటావు? వ్యష్టి జీవులకు మాత్రమే కాదు, సమష్టి జీవి అయిన హిరణ్య గర్భుడికి కూడా అది దేశభేదాన్ని, కాలభేదాన్ని అంటగడుతూ ఉంది. అందువల్ల భ్రాంతికి కారణంగాని క్రమంగాని ఉండవు. రాముడు, గురుదేవ అలాంటి మాయను అతిక్రమించి బ్రహ్మతత్వ జ్ఞానం సంపాదించిన మహాత్ములకు దేహం ఇంకా నిలిచి ఉంటుంది. పద్మలీలకు అలా నిలిచి ఉంది కదా. దైవనీతి వల్ల ఆ శరీరాలు నిలిచి ఉన్నాయని చెప్పుదామంటే వాళ్ల దృష్టిలో దైవానికి కూడా అస్తిత్వం లేదు కదా. పైగా ఆత్మతత్వవేత్తలను దేవతలు ఏమీ చేయలేరని వేదమే చెబుతోంది కదా. వేదంలో అతస్యః దేవాశ్చ న భూత్యా ఈశతే 2 ఆత్మాహేషాం భవతి అని ఉందిగదా. వశిష్ఠుడు, రామ దైవం వేరు, దేవతలు వేరు. దేవతలు తత్వజ్ఞులను ఏమీ చేయలేరని వేదం చెప్పింది, అది నిజమే. దైవం అంటే నియతి. ఇది హిరణ్యగర్భ సంకల్పం, దీనికి మార్పు ఉండదు. ఇది తత్వజ్ఞులకు కూడా అన్వయిస్తుంది. నియతికి సహాయం ప్రాణుల కర్మ. ఈ సహాయంతోనే అది పనిచేస్తుంది. ఈ నియతి కర్మల వైచిత్రి వల్లనే ఒకప్పుడు తత్వజ్ఞులకు కూడా దేహం నిలిచి ఉంటుంది. సందర్భం వచ్చింది కనుక ఇంకొక మాట చెబుతాను. ఈశ్వర సంకల్పం రెండు రకాలు, నియతి, పురుష ప్రయత్నము అని. మొదటిదైన ఈశ్వర సంకల్పం కేవలం రాబోయే కార్యరూపంగా ఉంటుంది. దానికి పురుష ప్రయత్నం తోడైనప్పుడు అది వర్తమాన కార్యరూపాన్ని పొందుతుంది. కనుకనే సాధనదశలో ఉన్నవాడు పురుష ప్రయత్నం చేసి తీరాలి. లేకపోతే నియతి రూపమైన దైవం అనుకూలంగా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఆన్సర్ 94. జ్ఞానులు అకర్తృత్వ స్థితిలో ఉంటారు. అందుచేత వారు తమకు శరీర స్థితిని కలిగించే కర్మను తొలగించుకునే పురుష ప్రయత్నం చెయ్యరు. అందువల్ల వారి కర్మ నీతితో కలిసి వారి దేహాన్ని నిలబెడుతుంది. దీని తరువాత వశిష్ఠ మహర్షి భోక్తృ భోజ్య భోగరూపమైన ఈ ప్రపంచమంతా పరబ్రహ్మ యొక్క విలాసమే అని అనుభూతి పరవశుడే వివరించాడు. ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి ఎందుకో పద్యాన్ని వదిలిపెట్టి గద్యంలోకి వచ్చాడు. ఇది 63వ సర్గ. దీనిలో వచన వాక్యాలు 11 ఉన్నాయి. ఇవి చాలా పట్టుగా ఉన్నాయి. అంత ఆవేశంగా వివరిస్తే రాముడు అంత శ్రద్ధగానూ విని ఒక ప్రశ్న వేశాడు.